ప్రపంచ బాధ స్వాత్మన్యారోపిత శభాసవస్తుని రాసతః స్వయమేవ పరంబ్రహ్మ పూర్ణమద్వయ మక్రియం. 338 స్వాత్మని తన ఆత్మయందు ఆరోపిత నిరాసతః ఆరోపిత కేవలము అజ్ఞానముచే కల్పితములుగు అశేష సమస్తమైన అభాసవస్తు ఆత్మభిన్నములైన పదార్థముల యొక్కము ధర్మముల యొక్కయు నిరాసత అహశ్రుతీప్తుల చేతను నిదిధ్యాసనము చేతను నశింపజేయుట వలన స్వయమేవ తానే పూర్ణం పూర్ణమైనదియు అద్వయం ద్వితీయరహితము అక్రియం క్రియాశూన్యమును అగు. పరంబ్రహ్మ పరబ్రహ్మ యగును అన్విష్టవ్యాత్మ విజ్ఞానాత్ ప్రాక్ ప్రమాతృత్వమాత్మన అన్విష్ట స్యాత్ ప్రమాతైవ పాస్మదోషాదివర్జిత గౌణమిథ్యాత్మనో సత్వే పుత్రదేహాదిబాధనాత్ సద్బ్రహ్మాత్మహమిత్యేవం బోధే కార్యం కథం భవేత్. ఆత్మకు జ్ఞాతృత్వమననది అన్వేషింపదగిన ఆత్మ యొక్క జ్ఞానము కలుగుటకు పూర్వము మాత్రమే ఉందును. పాపదోషాదశూన్యుడగు ఆ అన్విష్టుడైన ఆత్మ వాస్తవమున ఆ అన్వేషణము చేయు ప్రమాతయే. గౌణాత్మమిథ్యాత్మలు తొలగిపోయిన పిమ్మట పుత్రదేహాదులు బాధితము లగునుగాన సృహ్మరూపమగు ఆత్మయే నేను అను జ్ఞానము కలిగిన పిమ్మట ఇక కార్య మేమి ఉండును అని సాంప్రదాయక వచనము చెప్పు. శ్రీవివేకచూడమణి 458 చున్నది అథాయమఠ శరీరో మూతః ప్రాణో బ్రహ్మైవ తేజైవ శరీరరహితనుగు ఈ ఆత్మయే అమూతస్వరూపుడు ప్రాణము బ్రహ్మ తేజస్సు వంటివాడు అని శృతికుడ చెప్పుచున్నది. అవ ప్రారంభమున ప్రయత్నపూర్వకముగా దృశ్య ప్రపంచమును నిరోధించి సమాధిని చేసి దాని అందే ఉన్నదానికి పూర్వము భాసించినను దృశ్యము శశవిషాణము వంటిది అగును అని చెప్పుచున్నాడు. సమాహితాయాం సతీ చిత్తవృత్తా పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే నదృశ్యతే కశ్చిదేయం వికల్పః ప్రజల్పమాత్రః పరిశిష్యతే తతః. 399 సతి అచాధ్యము పరాత్మని నిర్వికల్పము అగు బ్రహ్మణి బ్రహ్మయందు చిత్తవృత్త చిత్తవృత్తి సమాహితాయాం నిశ్చలముగా నిలుపబడినదగుచుండగా అయం ఈ వికల్పః వికల్పము కశ్చిదపి ఏదియూ నదృశ్యతే కనబడదు తతః అటుపిమ్మట ప్రజల మాత్రః పేరు మాత్రమే పరిశిష్యతే విశేషించును. సూద్ నానుపాతి వస్తులున్యో వికల్పః వస్తువు లేకపోయిన శబ్దజ్ఞానము వలన మాత్రము కలుగు జ్ఞానము వికల్పము అని వికల్పమునకు లక్షణము. దక్షకుండే కొము అను పదార్థం ఒకటి లేదు అయినను శశవిషాణం అను మాట వినగనే ఒకనొక జ్ఞానము కలుగుచున్నది అదియే వికల్పము. అజ్ఞానము పూర్తిగా నశించిపోవుటచే కల్పితములగు దేహాదులతో తాదాత్మ్య బుద్ధి కూడా ఉండదుగాన అప్పుడు కేవలము అఖండమైన సచ్చిదానందము మాత్రమే ఉండునని అభిప్రాయము. అసత్తగు గగనకు సుమాధికము ఏ కార్యమును సాధింపజాలదు. అట్లే పూర్వముఖానుకప్పుడు సుఖదఖిరాగభయక్రోధాధికమును కలిగించిన దృశ్యజాతము కూడా ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడైనవాని విషయమున కోరలు పీకిన పామువలే ఏమీ చేయజాలదని భావము. ప్రపంచబాధ 459 అవ అనాత్మవాసనలు క్షీణించిపోవుటచే ఈ విధముగా ఉపదేశధారలచే అంతఃకరణమునందు అద్వైతవాసన నెలకొనిన శిష్యు నకు సకల వేదాంతములను ఐకకంఠ్యముగా ప్రతిపాదించుచున్న ద్వైతమనున్నది ఏమాత్రము లేదు అను విషయమును అనుభవయుక్తి దృష్టాంతశ్రుతులచే ఉపదేశించుచున్నాడు. అసత్కల్పో వికల్పో యం విశ్వమిత్యేక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదాకుతః. 400 అవిశ్వం ఇతి ప్రపంచమనునది ఏది కలదో అయం విధి ఇచట విశ్వం అనునది నపుంసకలింగమైనను విధేయమగు వికల్పః అనునది పుల్లింగ మగుటచే దాని ప్రాధాన్యమును పురస్కరించుకొని అయం పుల్లింగ శబ్దము ప్రయోగింపబడినది వికల్పః వివిధం కల్ప్యతే ఇతి వికల్పః అను విగ్రహముచే అజ్ఞాన కల్పితమే కాని వాస్తవమైనది కాదు అని యర్థము. అసత్కల్పః కొంచెము ఇంచుమించుగా లేనిదే. బ్రహ్మమునందు నిరంతర సమాహిత మనస్కులై ఏడవ భూమికను చేరిన వారికి ఈ ప్రపంచధానమే మాత్రము ఉండదు. అందుచే వారికి సంబంధించినంతవరకు ససవిషాణము వంటిది, ఇతరులకు సంబంధించినంతవరకు ఈ ప్రపంచము సుప్తిపై ఆరోపితమగు రజతమువలే కనబడి వెంటనే నష్టమగు స్వరూపము కలదగుటచే ప్రాతిభాసికము. కావున అసన్నేవ లేనిది అని చెప్పక అసత్కల్పః ఇంచుమించు లేని దానిపంటిదే అని చెప్పబడినది. కావున మిథ్యేగు ప్రపంచమును బట్టి బ్రహ్మకు సద్వితీయత్వము ఉండదుగాన ఏకవస్తుని ఒకే ఒక వస్తువును నిర్వికారే వికారరహితమును నిరాకారే ఆకారరహితమును నిర్విశేషే విశేషరహితమును అగు అనగా గుణగుణిభాపము అవయవావయ విభావము జాతి వ్యక్తి భావము మొదలగునవి లేనిదగు ఆత్మయందు జగత్తాదాత్మ్యము గూడలేదుగాన భేదాభేదము కుతః ఎట్లు? ద్రష్టుదశ్నదృశ్యాదిభావశూన్యక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదా కుతః? 401-480 శ్రీ వివేక చూడామణి. ద్రష్టు వస్తుని ద్రష్ట ఎనగా ప్రమాత, దర్శనము అనగా ప్రమితి అనగా జ్ఞానము, దృశ్యము అనగా ప్రమేయము తెలియదగనది. ఆదిపదముచే ప్రమాణములను గ్రహింపవలెను లేదా కర్తృకరణ కార్యములను గ్రహింపవలెను. ఇవి ఎన్నియు అవిద్యావస్థలో మాత్రమే ఉండను. వాస్తవమున యత్రత్వస్య సర్వమాత్మైవ భూ ప్రత్కేన కంపస్యేత్ ఈతని కంతయు ఆత్మస్వరూపముగనే గోచరించుచున్నప్పుడు దీనిని దేనితో చూచును? అనుశ్రుతి వాక్యముననుసరించి నిర్వికల్పము కేవల ఖండ చిన్మాత్రమును అగు ఆత్మయందు జ్ఞానావస్థలో అజ్ఞానము నశించుటచే దానిని బట్టి ఏర్పడిన ద్రష్ట దర్శనము దృశ్యము మొదలగు భావములు ఉండవు. ఈ విధముగ ద్రష్టుదర్శన దృశ్యదర్పములగు భావములతో కూన్యమగు ఏ ఏకవస్తువు కలదో అట్టి నిర్వికారే అవికారశూన్యము నిరాకారే అవయవముల కలయికచే నేర్పడు ఆకారము లేనిదియు నిర్విశేషము అగు ఆత్మయందు భేదమెట్లుండును? ఉండుటకు అవకాశము లేదని యర్థము. ఆత్మ ప్రకృతి జగత్తు వికృతి అనెడు ప్రకృతి వికృతి భావాదులు లేకపోవుటచే భేద ప్రసక్తి ఏమియూ లేదని భావము. కల్పానవ ఇవాత్యంత పరిపూర్ణ కవస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషే భిదాకుతః. 402 నిర్వికారము నిరాకారము నిర్విశేషము అయినదియు కల్పార్నవే ఇవ ప్రళయకాల సముద్రముపలే పరిపూర్ణేక వస్తుని అంతటను నిండియున్న ఏకేక వస్తువగు ఆత్మయందు భేదమెట్లు? ప్రళయకాలమున 4 సముద్రములను కలిసిపోయి నడుమ ద్వీపము లేవియు లేకుండుటచే జగత్తునంతను జలమయము చేయును అని పురాణముల వలన తెలియచున్నది. అప్పుడు అంతటను జలమేగాని భూభాగమేమియూ ఉండదు. భూమిభాగము కనబడునప్పుడు వేరు వేరుగనుండెడు సముద్రముల్లన్నీయు ఇప్పుడు ఒక్కటిగా అయిపోవుటచే కల్పాణవః అని ఏకవచన ప్రయోగము చేయబడినది. ప్రపంచబాధ 481 అప్పుడు కూడా ఆకాశాధికము ఉన్నను సూర్యుడు బాణమువలే సముగెత్తుచున్నాడు అని చెప్పిన విధమున శ్రోతల బుద్ధికి బాగుగ పట్టుటగే అంతట జలమయముగనుండును అని చెప్పబడినది. జానకా సాత్ ఆకాశము కంటే పెద్దది, పాదోస్య సర్వాభూతాని త్రిపాద శ్యామృతం దివి ఈ సకల భువనములును ఈ పురుషుని 4వ పాదము, ఈతని 3/3 భాగము సకల భావనతీతమైయున్నది ఇత్యాది శృతులచే సాటిలేని బృహత్వము కలదియు నిర్వికారము నిరాకారము నిర్విశేషము నగు ఏకవస్తువగు పరమాత్మ యందు భేదమెట్లుండును? అవ భేదము పూర్వము కూడా లేదు. కాని అప్పుడు భేదభ్రాంతికి కారణమగు అజ్ఞానము ఉండెను. ఇప్పుడు ఆ అజ్ఞానము సమూలముగా నశించిపోవుటచే భేదభ్రాంతి కూడా లేదు అని చెప్పుచున్నాడు. తేజసివ తమోయత్ర విలీనం కాంతి కారణం అద్వితీయ పరే తత్వే నిర్విశేషే భేద కుతః. 403 అతమః శబ్దమునకు అజ్ఞానము అంధకారము అని కూడా అర్థము. యత్ర ఏ పరమాత్మయందు భ్రాంతి కారణం భ్రాంతికి కారణమైన తమః అజ్ఞానము తేజసి సూర్యాది ప్రకాశమునందు తమః ఇవన్నంధకారము వలే విలీనం అణగిపోయినదో అట్టి నిర్విశేషే విశేషరహితమగు అద్వితీయ ద్వితీయరహితమైన పఠే తత్వే పరతత్వమునందు భేదాభేదము కుతః ఇట్లుండును. విభేదజన కేజ్ఞానే నాశమాత్యంతి మూడు గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసనం కహ కరిష్యతి. భేదజనకమగు అజ్ఞానము పూర్తిగా నశించిపోయిన పిమ్మట జీవాత్మకును బ్రహ్మకును మధ్య ఏమాత్రమును లేని భేదమును ఎవరు కల్పింపగలరు ఇత్యాది వాక్యములు కూడా ఇందులకు ప్రమాణము. 482 శ్రీవి వేక చూడామణి ఏకాత్మకే పరే తత్వే భేదవార్తా కథం భవేత్ సుషుప్తా సుఖమాత్రాయాం భేదః కేనావలోకితః. 404 ఏకాత్మకే ఏకైక స్వరూపమైన పఠే తత్వే పరతత్వమునందు భేదవార్తా భేదమనెడు మాట కూడా కథం భవేత్ ఇట్లుండును. సుఖమాత్రాయాం కేవల సుఖరూపమైన సుషుప్తా సుషుప్తియందు భేదః భేదము కేన ఎవనిచే అవలోకిత చూడబడినది. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి లేదు. నతు తద్వితీయమస్తి తతో జన్యద్విభక్తం యత్ పశ్యేత్ దానిని చూచుట లేదనగా చూచడు శక్తియున్నను దానిని చూచుట రెండవది ఏమైనయున్న కదా దేనినైనా వేరుగా చూచుటకు అని శృతిలో చెప్పిన విధమున సుషుత్యవస్థలో ప్రపంచమును చూచుట లేదనగా అందులకు కారణము ఆత్మ తార్కికమతమునందువలే జడమగుట కాదు. ఏలన సుషుప్తిలో కూడా నిత్యజ్ఞాన స్వరూపము స్వయం ప్రకాశము అగు ఆత్మ ఉండనే ఉన్నది. అందుచేత రెండవదేదైన ఉన్నచో ఆత్మ దానిని చూచి యుండెడిది. కాని అట్టి ద్వితీయ వస్తు వేదీను లేదు. అజ్ఞానమున్నను అది విభక్తముగా వేరుగా లేదు. శక్తికిని శక్తి మత్తునకును భేదము లేదు కదా. ఈ విషయమున పై శృతి వాక్యమునందలి తతః అన్యత్ విభక్తం అని భిన్నము వేరుగనున్నది అను పదద్వయము ప్రయుక్తమైనది. సుషుప్త్యవస్థయందు అజ్ఞానోపహితమగు చైతన్యమే సాక్షి. ఆ అజ్ఞానము అధిష్ఠానమగు ఆయాత్మచైతన్యమునందు కల్పితమైనదిగాన కల్పితము అధిష్ఠానము కంటే భిన్నము కాదు కదా. ఆత్మ సర్వావస్థలయందును నిష్ప్రపంచమే ప్రపంచరహితమే అయినను కార్యోపాధులన్నీ లీనమైపోయిన సుషుప్తియందు ఈ విషయమును ఆత్మ నిష్ప్రపంచమను విషయమును గుర్తించుట సులభముగాన శ్రోతల బుద్ధికి బాగుగా పట్టుటకై సుషుప్త్యవస్థ దృష్టాంతముగా చూపబడినది. జాగ్రదావస్థలో ప్రపంచబాధ నున్న పురుషుడెవ్వడైనను సుషుప్త్యవస్థను గూర్చి బాగు పరిశీలించి ఆ అవస్థలో నున్న అజ్ఞానమును మనస్సుదే వేరుచేసి భావించినచో అప్పుడు ఆ అజ్ఞానమును అంతఃకరణ వృత్తి తొలగించినది గాననటిక మిగిలినది నిష్ప్రపంచ బ్రహ్మయే కాన అప్పుడాతని మనస్సు నిష్ప్రపంచ బ్రహ్మాకారమైనదని చెప్పవచ్చును. ఆ అవస్థయే జ్ఞానావస్థ. అప్పుడు కేవలమగు అఖండ బ్రహ్మ మనస్సుచే పొందబడును గాన మనకు కావలసిన అభీష్టము అనగా నిష్ప్రపంచ బ్రహ్మ సాక్షాతారము సిద్ధించినట్లే అని శృతి యొక్క అభిప్రాయము. విక్షేపము లేకపోవుట అనునది సుషుప్తియందును సమాధియందును తుల్యమే. కాని సుషుప్త్యవస్థలో ఆవరణముండును సమాధ్యవస్థలో ఉండదు. ఇదియే ఈ రెండింటికిని గల భేదము. కావుననే నిద్రా సమాధిస్థిత నిద్రయే సమాధి అని చెప్పబడినది. జాగ్రత్తావస్థలోనున్న మనుష్యుడు సుఖమయమైన సుషుప్తిని గూర్చి చాలకాలము నిరంతర చింతనము చేసినచో ఆతనికి సమాధి కలుగును అనునభిప్రాయముతో చెప్పినది ఈ వాక్యము. కావున ఏకాత్మకమగు పరతత్వమునందు వికారాకార విశేషము లేవియు లేవుగాన భేదమే ఉండుటకు అవకాశము లేనిచో దాని వార్త మాత్రమెట్లుండును. యదా హేవైష ఏతస్మిన్న దృశ్య నాత్మ్యే నిరుకేనలేనే భయం ప్రతిష్టాం విందతే అథస్కోభయం గతో భవతి. దృశ్యము కానిదియు అనాత్మభిన్నమును నిర్వచింప శక్యము కానిదియు ఆధారరహితమును అగు ఈ ఆత్మస్వరూపమునందు స్థితిని పొందినచో అవుడాతడు అభయస్థితిని పొందును. యత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ భునోతి నాణ్యద్విజానాతి సభూమా ఇత్యాది శృతులు భేదాభావమును బోధించుచున్నవి. భేదము సత్యమేనచో అది సుషుప్త్యవస్థలో కూడా భాసింపవలెను. నకించిదవేదిశం 483 శ్రీ వివేక చూడామణి నాకేమీ తెలియలేదు అనడు భావము కలుగుటచే సుషుప్త్యవస్థలో అజ్ఞానము వేరుగా భాసించుచున్నది కదా అని ఆశంకింపరాదు. ఏలన కేవల జ్ఞానస్వరూపమైన సమాధ్యవస్థలో ఆ అజ్ఞానము కూడా దగ్ధమైపోయినదిగాన అది కూడా సత్యము కాదు. ఈ విధముగా అజ్ఞానము అజ్ఞానకార్యములను పూర్తిగా నశించిపోవుటచే ఆదావస్థే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా మొదటను చివరను లేనిది ఇప్పుడు కూడా లేనిదే అని చెప్పిన విధమున ఇప్పుడు లేదు పూర్వము కూడా ఉండలేదు మున్ముందు ఉండబోదు. మూడు కాలములందును మిథ్యాత్వము సిద్ధించినదని అభిప్రాయము. ఈ విధముగా లేకుండులు అనెడు అవ. ఈ విషయమునే సమర్థించుచున్నాడు. నహ్యస్తి విశ్వం పరతత్వబోధాత్ సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే కాలత్రయే నాప్యహి రీక్షితో గుణే నహ్యంబు బిందు మూగతృష్టికాయం 405. పరతత్వబోధాత్ పరతత్వజ్ఞానము కలిగిన పిమ్మట సదాత్మని సత్స్వరూపమును నిర్వికల్పే వికల్పరహితమును అగు బ్రహ్మణి బ్రహ్మయందు విశ్వం ప్రపంచము నాస్తిహిలేదు కదాహ గుణే తాడునందు కాలక్రమేపి మూడు లోకములలో ఏ కాలమునందైనను అహ్యహ సర్పము నేక్షిత చూడబడలేదు కదా. ముగతృష్టికాయాం ఎండమావులేందు అంబుబిందహ నీటి బొద్దైనను నహి చూడబడలేదు కదా. వస్తుస్వరూపము తెలియవలెనన్నచో సమ్యక్ జ్ఞానము కావలేను. పూర్వము అజ్ఞానము వలన మనస్సునకు భ్రాంతి ఉండెను. నృపంచబాధి 485. విచారణ చేయగా దీపకలిక తీసుకుని వచ్చిన పిమ్మట తమస్సు వలె అజ్ఞానము నష్టమైపోవును. కావున సద్రూపము నిర్వికల్పము అగు బ్రహ్మయందు ప్రపంచము నహ్యస్తి లేనేలేదు అని యర్థము. పరతత్వబోధాత్ అనునది అందులకు ప్రమాణము. పరస్య బ్రహ్మ యొక్క శృతిబోధితమగు నిష్ప్రపంచత్వరూపమగు ఏ యథార్థ స్వరూపము కలదో దాని యొక్క బోధాత్ అనుభవము వలన అని అర్థము. ప్రమాణానుసారముగా అనుభవము కలిగిన పిమ్మట సంశయ విపర్యాదులు ఉండవు కదా. కావున ప్రపంచము లేనేలేదు. అందులకు దృష్టాంతముహి ఏలన మూడు కాలముల ఎందును గూడత్రాడునందు సర్పము కనబడలేదు. ఎండమావులలో ఒదక బిందువు కూడా కనబడుటలేదు. అదే విధముగా మొదట అజ్ఞాన జనితమగు భ్రాంతిచే ఒక వస్తువు ఉన్నట్లు కనబడినను అది సత్తు కాదు అని భావము. నాభావో విద్యతే సతః సత్తైనచో దానికి అభావమనున్నది ఉండదు అను గీతావాక్యము. పండితానుభవము కూడా ఇందులకు ప్రమాణము. సుప్తిక వెండివలే కనబడుచున్నది చంద్రబింబమొక్కటే యైనను రెండు ఉన్నట్లు కనబడుచున్నది అనో అనుభవమును బట్టి ఆరోపితమగు వస్తువు మిథ్య ఎనుటలో వివాదము లేదు. కావున శృతి కూడా ఏ యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి మృత్యోహ సమృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి ఎచ్చట భేదమువలె ఉండునో అచ్చట ఒకడు మరియొక దానిని చూచుట ఉండును. ఇచ్చట ఎవడు భేదమున్నట్లు చూచునో వాడు మృత్యువు నుండి మరల మృత్యువునే చేర్చుండును అని ఇవ వలె శబ్దమును ప్రయోగించుచు ద్వైత ప్రపంచమంతయు మిథ్యయని సూచించుచున్నది. శ్రీవివేక 30488 శ్రీవివేక చూడమని అవ ఆ విషయమున స్పష్టమైన అర్థముగల శృతిని ఉదాహరించుచున్నాడు. మాయామాత్రమిదం ద్వైతమద్వైతం పరమార్థత ఇతి బ్రూతే శృత్యః సాక్షాత్తు సుషుప్తావనుభూయతే 406 ఇదం కీ దృశ్యమైన ద్వైతం అభేదము మాయామాత్రం మాయయా మీయతే ఇతి మాయామాత్రం మాయచే కనబడుచున్నది. పరమార్థత సత్యమైనది వాస్తవమున ఉన్నది అద్వైతం లేద రహితమగు బ్రహ్మయే ఇతి అని సాక్షాత్ వాచ్యముగా శృతః శృతి బ్రూతే చెప్పుచున్నది. సాక్షాత్ ప్రత్యక్షముగా సుషుప్త సుషుప్తియందు అనుభూయతే అందరిచేతను అనుభవింపబడుచున్నది. కావున ఈ విషయమున వివాదమునకు తావులేదు అని భావము. అపోర్షేమగుటచే దోషలేసరహితమగు శృతిని అనుసరించియే అనుభవము ఉన్నది. ఏలన అవ సుషుప్తి కాలే సకలే విలినే తమోభిభూత సుఖరూపమేతి సుషుప్తి సమయమున అంతయు విలీనమైపోగా తమస్సుచే ఆవరింపబడినదై ఆత్మ సుఖరూపమును పొందును అను కైవల్యోపనిషద్వాక్యము తమోభభూత అను శబ్దముచే ఆ సమయమున తమస్సు అజ్ఞానము ఉండునని చెప్పుచున్నది కదా అని ఆశంకించుకొని అచట ఆ తమస్సు కల్పితమే కాని వాస్తవము కాదు అది సమాధ్యవస్థలో లేదు కదా అని సమాధానము చెప్పుచున్నాడు. అనన్యత్వమధిష్టాన దారూప్యస్య నిరీక్షితం పండితై రజ్జు సర్పాదౌ వికల్పో భ్రాంతి జీవనః 407 ఆరోగ్యన్య ఆరోపింపబడునది అధిష్టానాత్ అధిష్టానముకంటే అసన్యత్వం వేరుగా లేకుండుట రజు సర్పాద్ రజ్జు సర్పాదులందు పండితై పండితులచే నిరీక్షితం చూడబడినది. వికల్పః భేద 487 బుద్ధి భ్రాంతి జీవన భ్రాంతి మూలకమైనది. భేదజ్ఞానము సమ్యక్ జ్ఞానము కాదుగాన భ్రాంతి తొలగిపోయిన తోడనే భేదము ఖాసింపదు. అవ భ్రాంతి తొలగుటకు ఉపాయమును చెప్పుచున్నాడు.